కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే చతుర్థః ప్రశ్నః ప్రారంభః. దేవా మనుష్యాః మనుష్యాః పితరః పితరస్తే తేన్యతః అన్యత ఆసన్ ఆసన్నసురాః అసురా రక్షాగుంసి రక్షాగుంసి పిశాచాః పిశాచాస్తే తేన్యతః అన్యతస్తేషాం తేషాం దేవానాం దేవానాముత ఉపజయత్ యదల్పం అల్పం లోహితం లోహితమకుర్వన్ అకుర్వన్ తత్ తద్రక్షాగుంసి రక్షాగుంసి రాత్రేభిః రాత్రేభిరశుభ్రన్ రాత్రేభిరితి రాత్రేభిః అశుభ్రం తాన్ తాన్ శుద్ధాన్ శుద్ధాన్ మృతాన్ మృతానభి అభివి వ్యవోచత్ అవుచ్ఛత్తే తే దేవాః దేవా అవిదుః అవిదుర్యః యో వై వైనః నోయమ్ అయమ్ మృయతే మృయతే రక్షాగుంసి రక్షాగుంసి వై వాయిమమ్ ఇమమ్ ఘ్నంతి ఘ్నంతీతి ఇతి తే తే రక్షాగుంసి రక్షాగస్యప అపామంత్రయంత అమంత్రయంత తాని తాన్యబ్రువన్ అబ్రువన్ వరమ్ వరమ్ ఋణామహై ఋణామహై యదసురాన్ అసురాన్ జయామ జయామ తత్ తన్నః నస్సః సహాసత్ అసదితి ఇతి తదః తదో వై వై దేవాః దేవాసురాన్ అసురానజయన్ అజయంతే తే సురాన్ అసురాన్ జిత్వా జిత్వా రక్షాగుంసి రక్షాగస్యప అపానదంత అనుదంత తాని తాని రక్షాగుంసి రక్షాగస్య నృతం అనృతమకర్త అకర్తేతి ఇది సమంతం సమంతం దేవాన్ సమంతమితి సమంతం దేవాన్ పరి పర్యవశన్ అవిశందే తే దేవాః దేవాగ్నౌ అగ్నావనాథంత అనాథంతతే తే అగ్నయే అగ్నయే ప్రవతే ప్రవతే ప్రోడాశం ప్రవతే ప్రవతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలమ్ని అష్టాకపాలమిష్టాకపాలం నిరవపన్ అవపన్నగ్నయే అగ్నయే విబాధవతే విబాధవతే అగ్నయే విబాధవతే విబాధావతే అగ్నయే ప్రతీకవతే ప్రతీకవతే యత్ ప్రతీకవతే ప్రతీకావతే యదగ్నయే అగ్నయే ప్రవతే ప్రవతే నిరవపన్ ప్రవతైతి ప్రావతే నిరవపన యాని నిరవపన్నితినిః అవపన్ యాన్యేవ ఏవ పురస్తాత్ పురస్తాద్రక్షాగుంసి రక్షాగస్యాసన్ ఆసంతాని తాని తేన తేన ప్రాణుదంత అనుదంతయత్ యదగ్నయే అగ్నయే విబాధవతే విబాధవతే యాని విబాధవతైతి విబాధావతే యాన్యేవ ఏవాభితః అభితో రక్షాగుంసి రక్షాగస్యాసన్ ఆసంతాని తాని తేన తేన వ్యబాధంత అబాధంత యత్ యదగ్నయే అగ్నయే ప్రతీకవతే ప్రతీకవతే యాని ప్రతీకవత ఇది ప్రతీకవతే యాన్నేవ ఏవ పశ్చాత్ పశ్చాద్రక్షాగుంసి రక్షాగస్యాసన్ ఆసంతాని తాని తేన తేనాప అపానదంత అనదంతరతః తతో దేవాః దేవా అభవన్ అభవన్ పరాః పరాసురాః అసురాయః యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవానితి భ్రాతృవ్యవాన్ స్యాత్ సః స స్పర్ధమానః స్పర్ధమాన ఏతయాః ఏతయేష్ట్యా ఇష్ట్యా యజేత యజేతాగ్నయే అగ్నయే ప్రవతే ప్రవతే ప్రోడాశం ప్రవత ఇది ప్రావతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ ఉపేదగ్నయే అగ్నయే విబాధవతే విబాధవతే అగ్నయే విబాధవత ఇది విబాధావతే అగ్నయే ప్రతీకవతే ప్రతీకవతే యత్ ప్రతీకవతే ఇది ప్రతీకావతే యదగ్నయే అగ్నయే ప్రవతే ప్రవతే నిర్భవతి ప్రవత ఇది ప్రావతే నిర్భవతి యః నిర్భవతీతి నిహేవపతి యదేవ ఏవాస్మాత్ అస్మాచ్చ్రేయాన్ శ్రేయాన్ భ్రాతృవ్యః భ్రాతృవ్యస్తం వందేన తేన ప్రణుదతే వదతే యత్ యదగ్నయే అగ్నయే విబాధవతే విబాధవతే యః విబాధవత ఇది విబాధావతే యదేవ ఏవైనేన ఏనేన సదృం సదృం తమ్ సదృమితి సాదృం తమంతేన తేన విబాధతే అబాధతే యత్ యదగ్నయే అగ్నయే ప్రతీకవతే ప్రతీకవతే యః ప్రతీకవతే ఇది ప్రతీకావతే యదేవ ఏవాస్మాత్ అస్మాత్ ఆపీయాన్ ఆపీయాం తమ్ తమ్ తేన తేనాప అపనుదతే నుదతే ప్రశ్రేయాగుంసం శ్రేయాగుంసం భ్రాతృవ్యం భ్రాతృవ్యం నుదతే నుదతేతి అతి సదృశం సదృశం క్రామతి క్రామతి నైనం ఏనం పాపీయాన్ పాపీయానాప్నోతి ఆప్నోతి ఏవం విద్వాన్ విద్వానేతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా యజతే యజత ఇది యజతే దేవాసురా సంయత్తాః దేవాసురా ఇది దేవాసురాః సంయత్తాసన్ సంయత్తా ఇది సంయత్తాః ఆసన్ దేవాః దేవాః అబ్రువన్ అబ్రువనయః యోనః నో వీర్యావత్తమః వీర్యావత్తమస్తమ్ వీర్యావత్తమ ఇది వీర్యావత్ తమః తమను అను సమారభామహై సమారభామః ఇది సమారభామః ఇది సమారభామహై ఇది తే తరింద్రం ఇంద్రమబ్రువన్ అబ్రువన్ త్వం త్వం వై వైనః నో వీర్యావత్తమః వీర్యావత్తమోసి వీర్యావత్తమ ఇది వీర్యావత్ తమః అసి త్వాం త్వామను అను సమారభామహై సమారభామః ఇది సమారభామః ఇది సమారభామహై ఇది సహ సోబ్రవీత్ అబ్రవీతి సహ ఇస్వమే మహిమా ఇమాసర్వ తనవో వీర్యావతే వీర్యావతిస్తా వీర్యావతి వీర్యావతి తా ప్రేణీత ప్రేణీత రథాసురాన్ అసురానభి అభిభవిష్యథ భవిష్యథేతి ఇది తా తా వై వై బ్రూహి బ్రూహీతి ఇత్యబ్రువన్ అబ్రువన్ ఇయమ్ ఇయమగుం హోముగ్ అగుం హోముగియమ్ అగుం హోముగిత్యగుం హముగ్ ఇయమ్ విమృధా విమృధేయమ్ విమృధేతి విమృధా ఇయమింద్రియావతీ ఇంద్రియావతీతి ఇంద్రియావతీతి ఇంద్రియావతీ ఇత్యబ్రవీత్ అబ్రవీతే తదింద్రాయ ఇంద్రాయగుం హోముచే అగుం హోముచే ప్రోడాశం అగుం హోముచరిత్యగుం హముచే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం ఇరవన్ అవమన్నింద్రాయ ఇంద్రాయ వయమృధాయ వయమృధాయేంద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావతేయత్ ఇంద్రియావత ఇది ఇంద్రియావతే ఇదింద్రాయ ఇంద్రాయగుం హోముచే అగుం హోముచే నిరవన్ అగుం హోముచరిత్యగుం హముచే నిరవపన్నగుంహస నిరవపన్నితి అవమన్ అగుంహస ఏవతేన ఏనాముచ్యంద్రముచ్యంద్రయత్ంద్రాయ ఇంద్రాయ వై మృధాయ వై మృధాయ మృధ మృధయేవ ఏవతేన ఏనాప అపాఘ్నత అఘ్నతయత్ంద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఇంద్రియమ్ ఇంద్రియావత ఇది ఇంద్రియావతే ఇంద్రియమేవ ఏవతేన తేనాత్మన్ ఆత్మన్న దధత అదధత త్రయస్త్రిపుంసత్కపాలం త్రయస్త్రిపుంసత్కపాలం ప్రోడాశం త్రయస్త్రిపుంసత్కపాలమిది త్రయస్త్రిపుంసత్ కపాలం ప్రోడాశన్నిః ఎరవపన్ అవపన్ త్రయస్త్రిపుంసత్ త్రయస్త్రిపుంసద్వై త్రయస్త్రిపుంసదితి త్రయః త్రిపుంసత్ వై దేవతాః దేవతాస్తాః తా ఇంద్రః ఇంద్ర ఆత్మన్ ఆత్మన్నను అను సమారంభయత సమారంభయత భూత్యై సమారంభయతేతి సమారంభయత భూత్యై తాం తాం వావ వావ దేవాః దేవా విజితిం విజితిముత్తమా విజితిమితి విజితిం ఉత్తమామసురైః ఉత్తమామిత్యుత్తమాం అసురైర్వి విజయంత అజయంతయః యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవానిది భ్రాతృవ్యవాన్ స్యాత్ సహ సస్పర్ధమానః స్పర్ధమాన ఏతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా యజేత యజేతేంద్రాయ ఇంద్రాయగుం హోముచే అగుం హోముచే ప్రోడాశం అగుం హోముచరిత్యగుం హముచే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్నిః ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేత్ వపేదింద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయేంద్రాయ ఇంద్రాయేంద్రజావతే ఇంద్రజావతే గుంహస ఇంద్రజావతేంద్రజావతే అగుంహస వై వా ఏష గృహీత గృహీతో యస్మాత్ యస్మాచ్చ్రేయాన్ శ్రేయాన్ భ్రాతృవ్యః భ్రాతృవ్యోయత్ ఇదింద్రాయ ఇంద్రాయగుం హోముచే అగుం హోముచే నిర్వపతి అగుం హోముచరిత్యగుం హముచే నిర్వపత్యగుంహస నిర్వపతీతి నిహేవపతి అగుంహస ఏవ ఏవతేన తేన ముచ్యతే ముచ్యతే మృధా మృధా వై వా ఏషో విషన్నః అభిషణో యస్మాత్ అభిషణ్ణైత్యభిసన్నః యస్మాత్ సమానేషు సమానేష్వన్యః అన్యశ్రేయాన్ శ్రేయానుత ఉత అభ్రాతృవ్యః అభ్రాతృవ్యో యత్ ఇంద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయ వృధః వృధ ఏవ ఏవతేన తేనాప అపహతే అతేయత్ ఇదింద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఇంద్రియం ఇంద్రియావత ఇది ఇంద్రియావతే ఇంద్రియమేవ ఏవతేన తేనాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే త్రయస్త్రింశత్కపాలం త్రయస్త్రింశత్కపాలం రోడాశం త్రయస్త్రింశత్కపాలం త్రయస్త్రింశత్కపాలం రోడాశన్నిః నిర్భవతి అపది త్రయస్త్రింశత్ త్రయస్త్రింశద్వై త్రయస్త్రింశతి త్రయః త్రింశత్ వై దేవతాః దేవతాస్తాః ఏవ యజమానః యజమాన ఆత్మన్ ఆత్మన్ననో అను సమారంభయతే సమారంభయతే భూత్యై సమారంభయత ఇది సా ఆరంభయతే భూత్యై సా వై వా ఏషా ఏషా విదితిః విదితిర్నామ విదితిరితి వేదితిః నామేష్టిః ఇష్టిర్యః యజేవం ఏవం విద్వాన్ విద్వానేతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా విజతే యజత ఉత్తమాం ఉత్తమామేవ ఉత్తమా విద్యుదోత్తమాం ఏవ విజితిం విజితిం భ్రాతృవ్యేణ విజితి విజివేదితిం భ్రాతృవ్యేణ విజయతే జయత ఇది జయతే దేవాసురాః సంయత్తాః దేవాసురాచు దేవాసురాః సంయత్తాః సన్ సంయత్తా ఇది సంయత్తాః ఆసం తేషాం గాయత్రీ గాయత్రియోజః ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామితి ప్రాజాం పశూన్ సంగృహ్య సంగృహ్యాదాయ సంగృహ్యేతి సంగృహ్య ఆదాయాపక్రమ్య ఆదాయేత్యాదాయ అపక్రమ్యాతిష్టత్ అపక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టత్తే తే మన్యంత అమన్యంత యతరాన్ ఇతరాన్ వై వా ఇయమ్ ఇయముపావర్చ్యతి ఉపావర్చ్యతి తే ఉపావర్చ్యతీత్యుపావర్చ్యతి త ఇదమ్ ఇదమ్ భవిష్యంతి భవిష్యంతీతి ఇది తాం తాం వి యహ్వయంత అహ్వయంత విశ్వకర్మన్ విశ్వకర్మన్ని విశ్వకర్మన్ని విశ్వాకర్మన్ ఇది దేవాః దేవాదాభి దాభీతి ఇత్యసురాః అసురాః సా సాన నాన్యతరాన్ అన్యతరాగుష్ఠన సనోపావర్తత ఉపావర్తతతే ఉపావర్తతేత్యుప ఆవర్తత తే దేవాః దేవా ఏతత్ ఏతద్యజుః యజురపశ్యన్ అపశ్యన్నోజః ఓజోసి అసి సహః సహోసి అసి బలం బలమసి అసి భ్రాజః భ్రాజోసి అసి దేవానాం దేవానాం ధామ ధామ నామ నామాసి అసి విశ్వం విశ్వమసి అసి విశ్వాయుః విశ్వాయుః సర్వం విశ్వాయురితి విశ్వాయుః సర్వమసి అసి సర్వాయుః సర్వాయురభిభూః సర్వాయురితి సర్వాయుః అభిభూరితి అభిభూరిత్యభిభూః ఇది వావ ఆవ దేవాః దేవాసురాణాం అసురాణామోజః ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజాం ప్రజాం పశూన్ ప్రజాని ప్రాజాం పశూనవృందద అవృందత యత్ యద్గాయత్రీ గాయత్రి అపక్రమ్య అపక్రమ్యాతిష్టత్ అపక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టత్ తస్మాత్ తస్మాదేతాం ఏతాం గాయత్రీ గాయత్రీతి ఇతీష్టిం ఇష్టిమాహుః ఆహుః సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వై గాయత్రీ గాయత్రీ సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వై తత్ తదవక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టద్వ్యత్ యదేతయా ఏతయా దేవాః దేవా అసురాణాం అసురాణామోజః ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రాజాం పశూనవృంజత అవృంజత తస్మాత్ తస్మాదేతాం ఏతాగుం సంవర్గః సంవర్గైతి సంవర్గః ఇదీష్టిం ఇష్టిమాహుః ఆహుర్యః యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవానిది భ్రాతృవ్యవాన్ స్యాత్ సః స స్పర్ధమానః స్పర్ధమాన ఏతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా యజేత యజేతాగ్నయే అగ్నయే సంవర్గాయ సంవర్గాయ ప్రోడాశం సంవర్గాయేతి సంవర్గాయ ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేత్తం తదుం శ్రుతం శ్రుతమాసన్నం ఆసన్నమేతేన ఆసన్నమిత్యాసన్నం ఏతేన యజుషా యజుషాభి అభిమృషేత్ మృషేదోజః ఓజ ఏవ బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రాజాం పశూన్ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృందే వృందే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరాస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతీతి భవతి ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజాయి ప్రజాః అసృజతతాః తా అస్మాత్ అస్మాత్ సృష్టాః సృష్టాః పరాచీః పరాచీరాయన్ ఆయంతాః తాయత్రావసన్ అవసంతతః తతో గర్ముద్ గర్ముదుద్ ఉదతిష్ఠత్ అతిష్ఠత్తాః తా బృహస్పతి బృహస్పతిశ్చ చాన్వవైతాం అన్వవైతాగుంస అన్వవైతామిత్యను అవైతాం సో బ్రవీత్ అబ్రవీద్ బృహస్పతి బృహస్పతిరమయా అనయా త్వా ప్రదిష్టాని నిష్టాన్యథ అథ త్వా ప్రజా ప్రజా ఉపావర్త్స్యంతి ఉపావర్తి ప్రజా ఉపావర్త్స్యంతీతి ఉపావర్త్స్యంతీత్యవ ఆవర్త్స్యంతి ఇదిదం తం ప్రాతిష్ఠత్ అతిష్ఠత్తతః తతో వై వై ప్రజాపతిం ప్రజాపతిం ప్రజాః ప్రజాపతిమిది ప్రజాపతిం ప్రజా ఉపావర్తంత ప్రజా ఇది ప్రజాః ఉపావర్తంతయః ఉపావర్తంతేత్యవ ఆవర్తంత యః ప్రజాకామః ప్రజాకామ స్యాత్ ప్రజాకామ ఇది ప్రజాకామః స్యాత్తస్మై తస్మా ఏతమ్ ఏతమ్ ప్రజాపత్యం ప్రజాపత్యం గార్ముదం ప్రజాపత్యమిది ప్రజాపత్యం గార్ముదం చరం చరన్నిః నిర్వపేత్ అపేత్ ప్రజాపతిం ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతిం ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి సః స ఏవ ఏవాస్మై అస్మై ప్రజాం ప్రజాం ప్రజామిది ప్రజాం ప్రజనయతి జనయతి ప్రజాపతిః ప్రజాపతిః పశూన్ ప్రజాపతిరితి ప్రజాపతిః పశూన సృజత అసృజతే తేస్మాత్ అస్మాత్ సృష్టాః సృష్టాః పరాంచః పరాంచాయన్ ఆయంతే తే యత్ర యత్రావసన్ అవసంతతః తతో ఘర్ముత్ ఘర్ముదుత్ ఉదతిష్ఠత్ అతిష్ఠత్తాన్ తాన్ భూషా భూషా చాన్వవైతాం అన్వవైతాగుంసః అన్వవైతామిత్యను అవైతాం సో బ్రవీత్ అబ్రవీత్ భూషా భూషానయా అనయా మా ప్రతిష్ట తిష్టాథ అథ త్వా పశవః పశవ ఉపావర్త్స్యంతి ఉపావర్త్స్యంతీతి ఉపావర్త్స్యంతేత్యువ ఆవర్త్స్యంతి ఇది మాం మాం ప్రతిష్ట తిష్ఠేతి ఇది సోమః సోమో అంబ్రవీత్ అబ్రవీన్మమ మమ వై వా అకృష్టపత్యం అకృష్టపత్యమిది అకృష్టపత్యమిత్యకృష్టాపత్యం ఇత్యుభౌ ఉభౌ వాం వాం ప్రతిష్టాని తిష్టానీతి ఇత్యబ్రవీత్ అబ్రవీత్తౌ తౌ ప్రతిష్టత్ అతిష్టత్తతః తతో వై వై ప్రజాపతిం ప్రజాపతిం పశవః ప్రజాపతిమిది ప్రజాపతిం పశవ ఉపావర్తంత ఉపావర్తంతయః ఉపావర్తంతేత్యుప ఆవర్తంత యః పశురామః పశురామ స్యాత్ పశురామ ఇది పశురకామః స్యాత్తస్మై తస్మాదేతమ్ ఏతకం సోమాపౌష్ణం సోమాపౌష్ణం గార్ముతం సోమాపౌష్ణమితి సోమాపౌష్ణం గార్ముతం చరం చరన్నిః నిర్వపేత్ అపేత్ సోమాభూషణౌ సోమాభూషణాదేవ సోమాభూషణమితి సోమాభూషణౌ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయతః జనయతః సోమః సోమో వై వైరేతోధాః రేతోధాః పూషా రేతోధారితిరేతహాధాః పూషా పశూనా పశూనాం ప్రజనయిత ప్రజనయిత సోమః ప్రజనయితేతి ప్రజనయిత సోమ ఏవ ఏవాస్మై అస్మై రేతః రేతో దధాతి దధాతి పూషా పూషా పశూన్ పశూన్ ప్రజనయతి జనయతీతి జనయతి అగ్నే గోభిః గోభిర్న నా ఆగహి గహీందో ఇందో పుష్ట్యా ఇందో ఇదీందో పుష్ట్యా దుషస్వ దుషస్వ నః నహితి నః ఇంద్రో ధర్తా ధర్తా గృహేషు గృహేషు నః నహితి నః సవితాయః యస్ సహస్రియః సహస్రియస్ సహ సమః మమ గృహేషు గృహేషు రారణత్ రారణదితి రారణత్ ఆపూషా పూషా ఏతు ఏత్వా ఆవసు వస్విది వసు ధాతా దదాతు దదాతునః మమ రయిం రయిమీశానః ఈశానో జగతః జగతస్పతిః పతిరితి పతిః సనః పూర్ణేన పూర్ణేన వావనత్ వావనదితి వావనత్ కష్టాయః యో వృషభః వృషభో వృషాః వృషాసః సమః మమ గృహేషు గృహేషు రారణత్ రారణదితి రారణత్ సహస్రేణ అయుతేన అయుతేన చ చేతి చ ఏన దేవాః దేవా అమృతం అమృతం దీర్ఘం దీర్ఘగ్రశ్రవః శ్రవో దివి దివ్యీరయంత ఐరయంతేతీరయంత రాయస్పోష పోషత్వం త్వమస్మభ్యం అస్మభ్యం గవాం అస్మభ్యమిత్యస్మాభ్యం గవాం కుల్మిం కుల్మిం జీవసే జీవసః ఆయువస్వ యువస్వేతి యువస్వ అగ్నిర్గృహపతిః గృహపతి సోమ గృహపతిరితి గృహపతి సోమో విశ్వపని విశ్వపని సవిత విశ్వపనిరితి విశ్వాపని సవితా సుమేధా సుమేధా స్వాహా సుమేధా ఇది సుమేధా స్వాహేతి స్వాహా అగ్నే గృహపదే గృహపదేయ గృహపత ఇది గృహపదే ఎస్ తే ఘృత్య ఘృత్యో భాగ భాగస్తేన తే రసః సహ ఓజ ఓజ ఆక్రమమాణాయ ఆక్రమమాణాయ ధేహి ఆక్రమమాణాయేత్యాక్రమమాణాయ ధేహి శ్రేష్ట్యాద్ శ్రేష్ట్యాత్ పథ అథో మాయోషం యోషం మూర్ధా మూర్ధా భూయాసం భూయాసగ్స్వాహ స్వాహేతి స్వాహా చిత్రయాయచేత యచేత పశురామ పశురామ ఇయమ్ పశురామతి పశుకామ ఇయమ్ వై వై చిత్రా చిత్రాయత్ యద్వై వా అస్యాం అస్యాం విశ్వం విశ్వం భూతం భూతమధి అధి ప్రజాయతే ప్రజాయతేతేన ప్రజాయత ఇది ప్రజాయతే తేనేయం ఇయం చిత్రా చిత్రాయః యేవం ఏవం విద్వాన్ విద్వాంశ్చిత్రయా చిత్రయా పశుకామః పశుకామో యజతే పశుకామ ఇది పశుకామః యజతే ప్రజయాః ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయాః పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే ప్రైవ ఏవాగ్నేయేన ఆగ్నేయేన వాపయతి వాపయతి రేతః రేతః సౌమ్యేన సౌమ్యేన దధాతి దధాతి రేతః రేత ఏవ హితం హితం వృష్టాః వృష్టారూపాణి రూపాణి వి వికరోతి కరోతి సారస్వతౌ సారస్వతౌ భవతః భవత ఏతత్ ఏతద్వై ద్వై దైవ్యం దైవ్యం మిథునం మిథునం దైవ్యం దైవ్యమేవ ఏవాస్మై అస్మై మిథునం మిథునం మధ్యతః మధ్యతో దధాతి దధాతి పుష్ట్యై పుష్ట్యై ప్రజననాయ ప్రజననాయ సినీబాల్యై ప్రజననాయేతి ప్రజననాయ సినీబాల్యై చరుః చరుర్భవతి భవతి వాక్ వాగ్వై వై సినీబాలీ సినీబాలీ పుష్టిః పుష్టిః ఖలు ఖలు వై వై వాక్ వాక్ పుష్టిం పుష్టిమేవ ఏవ వాచం వాచముప ఉపైతి ఏతేంద్ర ఐంద్ర ఉత్తమ ఉత్తమో భవతి ఉత్తమయత్యుతమ భవతి తేన తేనైవ ఏవ తత్ తన్మిథునం మిథునకం సప్త సప్తైతాని ఏతాని హవీగుంషి హవీగుంషి భవంతి భవంతి సప్త సప్తగ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవః సప్త సప్తారణ్యాః ఆరణ్యాః సప్త సప్త ఛందాగుంసి ఛందాగస్య ఉభయస్య ఉభయస్యావరుద్ధ్యై అవరుద్ధ్యాథ అవరుద్ధ్యాత్యవరుద్ధ్యై అచైతాః ఏతా ఆహుతీః ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతీః యథోక్త్యేతే ఏతే వై వై దేవాః దేవాః పుష్టిపతయః పుష్టిపతయస్తే పుష్టిపతయేతి పుష్టిపతయః ఏవ ఏవాస్మిన్ అస్మిన్ పుష్టిం పుష్టిం దధతి దధతి పుష్యతి పుష్యతి ప్రజయాః ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయాః పశుభిరథో పశుభిరితి పశుభిః అథో యత్ అథో ఇత్యథో యదేతాః ఏతా ఆహుతీః ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతీః యహోతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాహుతి ప్రతిష్ఠిత్యై మారుతమసి అసి మరుతాం మరుతామోజః ఓజోపాం అపాంధారాం ధారాం భింధి భింధి రమయత రమయత మరుతః మరుతశ్యేనం శయనమాయనం ఆయనం మనోజవసం మనోజవసం వృషణం మనోజవసమితి మనః జవసం వృషణకం సువృత్తిం సువృత్తిమితి సువృత్తిం ఏన శర్ధ శర్ధ ఉగ్రం ఉగ్రమవసృష్టం అవసృష్టమేతి అవసృష్టమిత్యవసృష్టం ఏతి తత్ తదశ్వినా అశ్వినా పరి పరిధత్తం ధర్తగ్స్వస్తి స్వస్తి స్వస్తి ప్రోవాతో వర్షన్ ప్రోవాత ఇది పునః వాత వర్షన్ జిన్మ జిన్మరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ సాహా వాతావత్ వాతావద్వర్షన్ వాతావదితి వాతావత్ వర్షన్ ఉగ్రహ ఉగ్రరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ సాహా అస్తనయన్ స్తనయన్ వర్షన్ వర్షన్ భీమ భీమరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ స్వాహానశని అనశన్యవస్థోర్జన్ అవస్థోర్జన్ విద్యుత్ అవస్థోర్జన్యవాస్థోర్జన్ విద్యుద్వర్షన్ వర్షం ద్వేషరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ స్వాహాతిరాత్రం అతిరాత్రం వర్షన్ అతిరాత్రమిత్యతిరాత్రం వర్షం పూర్తి పూర్తిరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ స్వాహా బహు బహుహ హాయం అయమవృషాద్ అవృషాదితి ఇది శ్రుతః శ్రుతరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ స్వాహాతపతి ఆతపతి వర్షన్ ఆతపతేత్యాతపతి వర్షన్ విరాట్ విరాడావృత్ విరాడితి వీరాట్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ స్వాహావస్థోర్జన్ అవస్థోర్జన్ విద్యుత్ అవస్థోర్జన్నిత్యవాస్థోర్జన్ విద్యుద్వర్షన్ వర్షన్ భూత భూతరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ స్వాహా మాందాహ మాందావాసాహ ఆశాశుంధ్యో శుంధ్యోరజిరా అజిరాయిరా జ్యోతిష్మతేస్తమస్వరే తమస్వరే వందదే వందదే సుఫేనా సుఫేనా ఇది సోఫేనా మిత్రభృత క్షత్రభృత మిత్రభృత ఇది మిత్రభృత క్షత్రభృత సురాష్ట్రా క్షత్రభృత ఇది క్షత్రభృత సురాష్ట్రాభ్య సురాష్ట్రా ఇది సోరాష్ట్రా ఇహ మా మావత అవతేత్యవత కృష్ణో అశ్వస్య అశ్వస్య సందానం సందానమసి సందానమితి సందానం అసిదృష్ట్యై దృష్ట్యై త్వా తోప ఉపనశ్యామి నహ్యామేతి నహ్యామి దేవావసవ్యాః వసవ్యా అగ్నే అగ్నే సోమ సోమ సూర్య సూర్యేతి సూర్య దేవాః శర్మణ్యాః శర్మణ్యా మిత్రావరుణా మిత్రావరుణార్యమన్ మిత్రావరుణేతి మిత్రావరుణా అర్యమన్నిత్యర్యమన్ దేవాః సపీతయః సపీతయోపాం సపీతయ ఇతి సాపీతయః అపాన్నపాత్ నవాదాశుహేమన్ ఆశుహేమన్నిత్యాశుహేమన్ ఉద్నో దత్తోదధిం ఉదధిం భింత ఉదధిమిత్యుదాధిం భింత దివ ఇవ పర్జన్యాద్ పర్జన్యాదంతరిక్షాత్ అంతరిక్షాత్ పృథివ్యాః పృథివ్యాస్తత తతో నః నో వృష్ట్యా వృష్ట్యావత అవతేత్యవత ఇవాచిత్ చైత్నమః నమః కృణ్వంతి కృణ్వంతి పర్జన్యేన పర్జన్యేనోదవాహేన ఉదవాహేనేత్యుదావాహేన పృథివీం యద్యుందంతి యుందంతీతి వీవుందంతి ఆయమ్ యన్నర నరః సుదానవ సుదానవో దదాశుషే సుదానవ ఇది సుదానవ దదాశుషే ఇవ ఇవ కోశం కోశమచుచ్చభు అచుచ్చభురిత్యచుచ్చభు విపర్జన్యా పర్జన్యా సృజంతి సృజంతి రోదసీ రోదసీ అను రోదసీ ఇది రోదసీ అను ధన్మనా ధన్మనాయంతి యంతి వృష్టయ వృష్టయ ఇది వృష్టయ ఉదీరయథ ఈరయథామరుత మరుత సముద్రత సముద్రతో యూయం యూయం వృష్టిం వృష్టిం వర్షయథ వర్షయథా పురీషిణ పురీషిణ ఇది పురీషిణ నవ ఓదస్రా దస్రా ఉప ఉపదస్యంతి దస్యంతి ధేనవ ధేనవ శుభం శుభం యాతాం యాతామను అనురథాః రథా అవృత్సత అవృత్సతేత్యవృత్సత సృజా వృష్టిం వృష్టిం దివ దివ ఆద్భిః అద్భిస్ సముద్రం అద్భిరిత్యతర్భిః సముద్రం వృణ వృణేతి వృణ అబ్జా అసి అబ్జా ఇత్యప్రజాః అసి ప్రథమజాః ప్రథమజా బలం ప్రథమజా ఇది ప్రథమజాః బలమసి అసి సముద్రియం సముద్రియమితి సముద్రియం ఉన్నంభయ నంభయ పృథివీం పృథివీం భింధి భింధీదం ఇదం దివ్యం దివ్యం నభః నభ ఇది నభః ఉద్నో దివ్యస్య దివ్యస్య నః నో దేహి దేహీశాన ఈశా నోవి విసృజ సృజా ధృతిం ధృతిమితి ధృతిం ఏ దేవా దేవాది విభాగా ద్విభాగాయే ద్విభాగా ఇది ద్విభాగా అంతరిక్షభాగా ఏ పృథివిభాగా ఇది పృథివీభాగా ఇమం యజ్ఞమవంతు అవవంతు ఇదం క్షేత్రం క్షేత్రమా ఆవిశంతు విశంతు ఇదం క్షేత్రం క్షేత్రమను అనువి వివిశంతు విశంతితి విశంతు మారుతమసి అసి మరుతాం మరుతామోజ ఓజయితి ఇది కృష్ణం కృష్ణం వాస వాస కృష్ణతూషం కృష్ణతూషం పరి కృష్ణతూషమితి కృష్ణాతూషం పరిధత్తే ధత్త ఏతత్ ఏతద్వై వై వృష్ట్యై వృష్ట్యై రూపం రూపకం సరూప సరూప ఏవ సరూప ఇది సారూప ఏవ భూత్వా భూత్వా పర్జన్యం పర్జన్యం వర్షయతి వర్షయతి రమయత రమయత మరుత మరుత శ్యేనం శ్యేనమాయనం ఆయనమితి ఇది పశ్చాద్వాతం పశ్చాద్వాతం ప్రతి పశ్చాద్వాతమితి పశ్చాద్వాతం ప్రతిమీవతి మీవతి పురోవాతం పురోవాతమేవ పురోవాతమితి పురః వాతం ఏవ జనయతి జనయతి వర్షస్య వర్షస్యావృద్ధి అవరుద్ధి వాతనామాని అవరుద్ధ్యావరుద్ధి వాతనామాని జుహోతి వాతనామానీతి వాతనామాని జుహోతి వాయు వాయుర్వై వై వృష్ట్యా ఆహ వృష్ట్యా ఈశే ఈశే వాయు వాయుమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై పర్జన్యం పర్జన్యం వర్షయతి వర్షయత్యష్టౌ అష్టౌ జుహోతి జుహోతి చతస్రః చతస్రో వై వై దిశః దిశశ్చతస్రః చతస్రోవాంతరదిశాః అవాంతరదిశాదిభ్యః అవాంతరదిశాదిత్యవాంతరదిశాః దిగ్భ్య ఏవ దిగ్భ్యైతి దిగ్భ్యః ఏవ వృష్టిం వృష్టిపుంసం సంప్ర ప్రచ్యావయతి చావయతి కృష్ణాజినే కృష్ణాజినే సం కృష్ణాజిన ఇది కృష్ణాజినే సంయౌతి యౌతి హవిః కవిరేవ ఏవాకః అకరంతర్వేది అంతర్వేది సమ్ అంతర్వేదీత్యంతః వేది సంయౌతి యౌత్యవరుద్ధి అవరుద్ధి యతీనాం అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి యతీనామద్యమానానా అద్యమానానాగం శీర్షాణి శీర్షాణి పరాః పరాపతన్ అపతంతే తే ఖర్జూరాః ఖర్జూరా అభవన్ అభవంతేషాం ఏషాగం రసః రస ఊర్ధ్వః ఊర్ధ్వోపతత్ అపతత్తాని తాని కరీరాణి కరీరాణ్యభవన్ అభవన్ సౌమ్యాని సౌమ్యాని వై వై కరీరాణి కరీరాణి సౌమ్యా సౌమ్యా ఖలు ఖలు వై వా ఆహుతిః ఆహుతిర్దివః ఆహుతిరిత్యాహుతిః దివ వృష్టిం వృష్టిం శ్యావయతి శ్యావయతి యత్ యత్ కరీరాణి కరీరాణి భవంతి భవంతి సౌమ్యయా సౌమ్యయైవ ఏవాహుత్యా ఆహుత్యా దివః ఆహుత్యేత్యాహుత్యా దివ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే మధుషా మధుషాసం సంయౌతి యౌత్యమాం అపాం వై వా ఏషః ఏషవోషధీనాం ఓషధీనాగుం రసః రసో యత్ యన్మధు మధ్వద్భ్యః అభ్య ఏవ అభ్యేత్యభ్యః ఏవౌషధీభ్యః ఔషధీభ్యో వర్షతి ఔషధేభ్యేత్యోషధేభ్యః వర్షత్యసో అథో అభ్యః అథో ఇత్యసో అభ్య ఏవ అభ్యేత్యభ్యః ఏవౌషధీభ్యః ఔషధేభ్యో వృష్టిం ఔషధేభ్యైత్యోషధేభ్యః వృష్టిం నియతి నయతి మాందాః మాందావాసాః వాషా ఇది సాం సంయౌతి యౌతి నామధేయైః నామధేయైరేవ నామధేయైరితి నామధేయైః ఏవైనాః ఏనా అచ్చ అచ్చైతి ఏత్యథో అథో యథా అథో ఇత్యథో యథా బ్రూయాత్ బ్రూయాదసౌ అసావా ఏహి ఇహీతి ఇత్యేవం ఏవమేవ ఏవైనాః ఏనా నామధేయైః నామధేయైరా నామధేయైరితి నామధేయైః ఆచ్యావయతి చావయతి వృష్ణః వృష్ణో అశ్వస్య అశ్వస్య సందానం సందానమసి సందానమితి సందానం అసి వృష్ట్యై వృష్ట్యై త్వా తోప ఉపనహ్యామి నహ్యామీతి ఇత్యాహ ఆహ వృషాః వృషా వై వా అశ్వః అశ్వో వృషాః వృషా పర్జన్యః పర్జన్యః కృష్ణః కృష్ణ ఇవ ఇవ ఖలు ఖలు వై వై భూత్వా భూత్వా వర్షతి వర్షతి రూపేణ రూపేణ ఇవ ఏవైనం ఏన పుంసం సమర్థయతి వర్ధయతి వర్షస్య వర్షస్యావరుద్ధి అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి దేవా వసవ్యాః వసవ్యా దేవాః దేవాశ్రమణ్యాః శర్మణ్యా దేవాః దేవాః సపీతయః సపీతయ ఇతి సపీతయః ఇత్యా ఆబధ్నాతి బధ్నాతి దేవతాభిః దేవతాభిరేవ ఏవాన్వహం అన్వహం వృష్టిం అన్వహమిత్యనో అహం వృష్టిమిచ్చతి ఇచ్చతి యది వర్షేత్ వర్షేత్తావతి తావత్యేవ ఏవ హోతవ్యం హోతవ్యం యది యదిన వర్షేత్ వర్షేచ్ఛ్వః శ్వోభూతే భూతే హవిః హవిర్మిః నిర్వపేత్ వపేద హోరాత్రే అహోరాత్రే వై అహోరాత్రే ఇత్యహ రాత్రే వై మిత్రావరుణౌ మిత్రావరుణావహోరాత్రాభ్యాం మిత్రావరుణావితి మిత్రావరుణౌ అహోరాత్రాభ్యాం ఖలు అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఖలు వై వై పర్జన్యః పర్జన్యో వర్షతి వర్షతి నక్తం నక్తం వాహి దివా దివా వా వర్షతి వర్షతి మిత్రావరుణౌ మిత్రావరుణావేవ మిత్రావరుణావితి మిత్రావరుణౌ ఏవసేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతితౌ తావేవ ఏవాస్మై తస్మాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం వర్జన్యం అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం వర్జన్యం వర్షయతః వర్షయతోగ్నయే అగ్నయే ధామచ్చదే ధామచ్చదే పురోడాశం ధామచ్చద ఇది ధామాచ్చదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేన్మారుతం మారుతం సప్తకపాలం సప్తకపాలకం శౌర్యం సప్తకపాలమితి సప్తాకపాలం శౌర్యమేకకపాలం ఏకకపాలమగ్నిః ఏకకపాలమిత్యేకాకపాలం అగ్నిర్వై వా ఇదః ఇదో వృష్టిం వృష్టిముద్ ఉదీరయతి ఈరయతి మరుదః మరుదః సృష్టాం సృష్టాం నయంతి నయంతి యదా యదా ఖలు ఖలు వై వా అసౌ అసావాదిత్యః ఆదిత్యోన్యం న్యం రశ్మిభిః రశ్మిభిః పర్యావర్తతే రశ్మిభిరితి రశ్మిభిః పర్యావర్తతే చ పర్యావర్తత ఇది పరి ఆవర్తతే అథ వర్షతి వర్షతి ధామచ్చత్ ధామచ్చదివ ధామచ్చరి ధామచ్చత్ ఇవ ఖలు ఖలు వై వై భూత్వా భూత్వా వర్షతి వర్షత్యేతాః ఏతా వై వై దేవతాః దేవతావృష్ట్యాః వృష్ట్యా ఈషతే ఈషతేతాః తా ఏవ ఏవ సేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తాః తా ఏవ ఏవాస్మై అస్మై పర్జన్యం పర్జన్యం వర్షయంతి వర్షయంతి తావర్షిష్యన్ అవర్షిష్యన్ వర్షతి వర్షత్యేవ ఏవ సజ సజా వృష్టిం వృష్టిం దివః దివః ఆద్భిః అద్భిస్ సముద్రం అద్భిరిత్యదభిః సముద్రం వృణ వృణేతి ఇత్యాహ ఆ హేమాః ఇమాశ్చ చైవ ఏవామోః అమోశ్చ చాపః అపస్సం సమర్థయతి అర్థయత్యథో అథో ఆభిః అథో ఇత్యథో ఆభిరేవ ఏవామోః అమోరచ్చ అచ్చైతి ఏత్యబ్జాః అబ్జాసి అబ్జాహిత్యపూజాః అసి ప్రథమజాః ప్రథమజా బలం ప్రథమజాయి ప్రథమజాః బలమసి అసి సముద్రియం సముద్రియమితి ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతదత్ ఉన్నంభయ నంభయ పృథివీం పృథివీమితి ఇది వరుషాహ్వాం వరుషాహ్వాం జుహోతి వరుషాహ్వామితి వరుషాహ్వాం జుహోత్యేషా ఏషా వై వా ఔషధీనాం ఔషధీనాం వృష్టివనిః వృష్టివనిస్తయా వృష్టివనిరితి వృష్టివనిః తయైవ ఏ వృష్టిం వృష్టిమా ఆచ్చావయతి చావయతి ఏ దేవాః దేవా దివిభాగాః దివిభాగా ఇది దివిభాగా ఇది దివిభాగాః ఇది కృష్ణాజినం కృష్ణాజినమవ కృష్ణాజినమితి కృష్ణాజినం అవధూనోతి ధూనోతీమే ఇమ ఏవ ఏవాస్మై అస్మై లోకాః లోకాః ప్రీతాః ప్రీతా అభీష్టాః అభీష్టా భవంతి అభీష్టా ఇత్యభీష్టాః భవంతీతి భవంతి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్యేతస్యాం ఏతస్యామిష్ట్యాం ఇష్ట్యామనోచ్యాని అనోచ్యానీతి అనోచ్యానీత్యనోచ్యాని ఇత్యాహో ఆహుస్తృష్టుభః తృష్టుభో వై వా ఏతత్ ఏతద్వీర్యం వీర్యం యత్ యత్ కపుత్ కపుదుష్ణిః ఉష్ణిః జగత్యై జగత్యై యత్ యదుష్ణిః కపుభూ ఉష్ణిః కపుభావన్వాహ ఉష్ణిః కపుభావిత్యుష్ణిః కపుభూ అన్వాహతేన అన్వాహేత్యనోహాః తేనైవ సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్యవ అవరుంధే రుంధే గాయత్రీ గాయత్రీ వై వాషా ఏషా యత్ష్ణిహా ఉష్ణిహా యాని యాని చత్వారి చత్వారి అధ్యక్షరాణి అక్షరాణి చతుష్పాద చతుష్పాద చతుష్పాద చతుపాద ఏ పశవ పశవో యథా పురోడాశే పురోడాశే పురోడాశ రోడాశోధి అధ్యేమం ఏమేవ ఏవత్యద్చి ఇచ్చి అధ్యక్షరాణి అక్షరాణి యత్జగత్యా జగత్యా పరిదధ్యాత్ పరిదధ్యాదంతం పరిదధ్యాది పరిదధ్యాత్ అనంతం యజ్ఞం యజ్ఞం గమయేత్ గమయేంతృష్ఠుభా తృష్ఠుభా పరి పరిదధాతి ప్రధాతీంద్రియం ఇంద్రియం వై వై వీర్యం వీర్యం తృష్టుక తృష్టుకింద్రియే ఇంద్రియ వీర్యే వీర్యే యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాంతం అంతం గమయతి గమయత్యగ్నే అగ్నేత్రీ త్రితే తే వాజినా వాజినాత్రీ త్రీ షధస్థా సధస్థేతి సధస్థేతి సధాస్థా ఇది త్రివత్యా త్రివత్యా పరి త్రివత్యేతి త్రివత్యా పరిదధాతి దధాతి సర్వత్వాయ సర్వత్వాయ సర్వ సర్వత్వాయేతి సర్వత్వాయ సర్వో వై వా ఏష ఏష యజ్ఞ యజ్ఞాయత్ యత్వై ధాతవీయం త్రైధాతవీయం కామాయ కామాయ కామాయ కామాయ ప్ర కామాయ కామాయేతి కామాయ కామాయ ప్రయుజ్యతే సర్వేభ్యో హి కామేభ్యో యజ్ఞ యజ్ఞ ప్రయుజ్యతే ప్రయుజ్యతే త్రైధాతవీయేన ప్రయుజ్యత ఇది ప్రయుజ్యతే త్రైధాతవీయేన యజేత యజేతాభిచరన్ అభిచరన్ సర్వ అభిచరన్ నిత్యభిచరన్ సర్వో వై వా ఏష యజ్ఞ యజ్ఞోయత్ యత్రైధాతవీయం త్రైధాతవీయం సర్వేణ సర్వేణైవ ఏనం యజ్ఞేన యజ్ఞేనాభి అభిచరతి చరతి శృణతే శృణత ఏవైనం ఏనమేతయా ఏతయైవ ఏవయజేత యజేతాభిచర్యమాణ అభిచర్యమాణ సర్వ అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణ సర్వో వై వా ఏష యజ్ఞ యజ్ఞాయత్ యత్రైధాతవీయం త్రైధాతవీయం సర్వేణ సర్వేణైవ ఏవయజ్ఞేన యజ్ఞేన యజతే యజతేన నైనం ఏనమభిచరన్ అభిచరన్ శృణతే అభిచరన్ నిత్యభిచరన్ శృణత ఏతయా ఏతయైవ ఏవయజేత యజేత సహస్రేణ సహస్రేణ యక్ష్యమాణ యక్ష్యమాణ ప్రజాతం ప్రజాతమేవ ప్రజాతమిది ప్రాజాతం ఏవైనత్ ఏనద్దాతి ప్రదాత్యేతయా ఏతయైవ ఏవయజేత యజేత సహస్రేణ సహస్రేణేజాన ఈజానోంతం అంతం వై వా ఏష పశూనా పశూనాం గచ్చతి గచ్చతి యః సహస్రేణ సహస్రేణ యజతే యజతే ప్రజాపతి ప్రజాపతి ఖలు ప్రజాపతి ప్రజాపతి ఖలు వై వై పశూన్ పశూన సృజత అసృజత తాన్ తాగస్త్రైధాతవీయేన త్రైధాతవీయేనైవ ఏవాసృజత అసృజత యః ఏవం విద్వాన్ విద్వాగస్త్రైధాతవీయేన త్రైధాతవీయేన పశుకామ పశుకామో యజతే పశుకామ ఇది పశుకామ యజతే యస్మాత్ యస్మాదేవ ఏవ యోనే యోనే ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతి ప్రజాపతి పశూనసృజత అసృజత తస్మాత్ తస్మాదేవ ఏవైనాన్ ఏనా సృజతే సృజత ఉప ఉపైనం ఏనముత్తరం ఉత్తరకం సహస్రం ఉత్తరమిత్యుదరం సహస్రం నమతి నమతి దేవతాభ్య దేవతాభ్యో వై వా ఏష ఆవృచ్యతే వృచ్యతే యః యోజక్షే లక్ష్యతి ఇత్యుక్త్వా ఉక్త్వాన యజతే యజతే త్రైధాతవీయేన త్రైధాతవీయేన యజేత యజేత సర్వః సర్వో వై వా ఏష యజ్ఞః యజ్ఞోయత్ యత్రైధాతవీయం త్రైధాతవీయకం సర్వేణ సర్వేణైవ ఏవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతేన దేవతాభ్యః దేవతాభ్యః ఆవృశ్యతే వృశ్యతే ద్వాదశకపాలః ద్వాదశకపాలః పురోడాశః ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాలః పురోడాశో భవతి భవతితే తే త్రయః త్రయశ్చతుష్కపాలాః చతుష్కపాలాస్త్రిష్వృద్ధత్వాయ చతుష్కపాలాతిర్చతుః కపాలాః త్రిశవృద్ధర్త్వాయ త్రయః త్రిశవృద్ధర్త్వాయేతి త్రిశవృద్ధర్త్వాయ త్రయః పురోడాశాః పురోడాశా భవంతి భవంతి త్రయః త్రయమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాప్యై ఆప్యా ఉత్తర ఉత్తరః ఉత్తర ఉత్తరో జ్యాయాన్ ఉత్తర ఉత్తర ఇత్యుత్తరః ఉత్తరః జ్యాయాం భవతి భవత్యేవం ఏవమివ ఇవ హి ఇమే ఇమే లోకాః లోకాయ యవమయః యవమయో మధ్యే యవమయేతి యవమానయః మధ్య ఏతత్ ఏతద్వై వా అంతరిక్షస్య అంతరిక్షస్య రూపం రూపకం సమృద్ధి సమృద్ధి సర్వేషాం సమృద్ధ్యా ఇది సమృద్ధి సర్వేషామభిగమయన్ అభిగమయన్నవ అభిగమయన్నిత్యభిగమయన్ అవర్ధ్యతి యత్యసంవృత్కారం అసంవృత్కారకం హిరణ్యం అసంవృత్కారమిత్యసంవృత్కారం హిరణ్యం దదాతి దదాతి తేజ తేజ ఏవ అవరుంధే రుంధే తార్ప్యం తార్ప్యం దదాతి దదాతి పశూన్ పశూనేవ ఏవ అవరుంధే రుంధే ధేనుం ధేనుం దదాతి దదాత్యాశిష ఆశిష ఏవ ఆశిష ఇత్యాశిష ఏవావ అవరుంధే రుంధే సాంన సాంనో వై వా ఏష వర్ణ వర్ణో యద్ధిరణ్యం హిరణ్యం యజుషాం యజుషాం తార్ప్యం తార్ప్యముత్మదానాం ఉత్మదానాం ధేను ఉత్మదానామిత్యుత్మదానాం ధేనురేతాన్ ఏతానేవ ఏవ సర్వాన్ సర్వాన్ వర్ణాన్ వర్ణానవ అవరుంధే రుంధ ఇతి రుంధే త్రష్టా హతపుత్ర హతపుత్రోవీంద్రం హతపుత్ర ఇతి హతాపుత్ర వీంద్రం సోమం ఈంద్రమిదివీంద్రం సోమా ఆహరత్ అహరత్తస్మిన్ తస్మిన్నింద్ర ఇంద్ర ఉపహవం ఉపహవమీక్షత ఉపహవమిత్యుపాహవం ఐచ్ఛత తమ్ తన్న నోప ఉపాహ్వేద అహ్వేదపుత్రం పుత్రం మే మేవృధి అవధీరితి ఇది సహ స యజ్ఞవేషసం యజ్ఞవేషసం కృత్వా యజ్ఞవేషసమితి యజ్ఞవేషసం కృత్వా ప్రాసహ ప్రాసహ సోమం ప్రాసహేతి ప్రాసహ సోమమపిబత్ అపిబత్తస్య తరస్యత్ యదత్యశిష్యత అత్యశిష్యత తత్ అత్యశిష్యతేత్యది అశిష్యత తత్ష్టాః త్వష్టాహవనీయం ఆహవనీయముప ఆహవనీయమిత్యాహవనీయం ఉప ప్రావర్తయత్ అవర్తయత్సాహ సాహేంద్రశత్రుః ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రుర్దీంద్రశత్రుః వర్ధస్వేతి ఇది సహ స యావత్ యావదూర్ధ్వః ఊర్ధ్వః పరావిధ్యతి పరావిధ్యతి తావతి పరావిధ్యతీతి పరావిధ్యతి తావతి స్వయం స్వయమేవ ఏవి వ్యరమత అరమత ఇది వా తావత్ తావత్ప్రవణం ప్రవణమాసీత్ ప్రవణమిది ప్రావణం ఆసీద్విది ఇది వా తావత్ తావదధి అధ్యగ్నేః అగ్నేరాసీత్ ఆసీత్ సహ స సంభవన్ సంభవన్నగ్నేశోమౌ సంభవన్నితి సంభవన్ అగ్నేశోమాభి అగ్నేశోమావిత్యగ్నేశోమౌ అభిసం సమభవత్ అభవత్సహ సీషుమాత్రమిషుమాత్రం ఇషుమాత్రమిషుమాత్రం విశ్వం ఇషుమాత్రమిషుమాత్రమిషుమాత్రం ఇషుమాత్రం విశ్వంగవర్ధత అవర్ధత సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ వృణోద్ అవృణోద్యత్ యదిమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ వృణోద్ అవృణోత్తత్ తద్వృత్రస్య వృత్రస్య వృత్రత్వం వృత్రత్వం తస్మాత్ వృత్రత్వమితి వృత్రత్వం తస్మాదింద్ర ఇంద్రో విభేద్ అవిభేదపి అవిత్రష్టా త్వష్టా తస్మై తస్మై త్వష్టా త్వష్టా వజ్రం వజ్రమసించత్ అసించత్తప తపో వై వై సహ స వజ్ర వజ్ర ఆసీత్ ఆసీత్తం తముద్యంతుం ఉద్యంతుం న ఉద్యంతమిత్యుదయంతుం నాశక్నోద్ అశక్నోదథ అథ వై వై తర్హి తర్హి విష్ణు విష్ణురన్యా అన్యా దేవత దేవతాసీత్ ఆసీత్ సహ సో అబ్రవీత్ అబ్రవీద్విష్ణో విష్ణవా ఏహి ఇహీదం ఇదమా ఆహరిష్యావహ హరిష్యావోయేన ఏనాయం అయమిదం ఇదమితి ఇది సహ స విష్ణు విష్ణుస్త్రేధా త్రేధాత్మానం ఆత్మానం విని న్యధర్త అధర్త పృథివ్యాం పృథివ్యాం తృతీయం తృతీయమంతరిక్షే అంతరిక్షే తృతీయం తృతీయం దివి దివి తృతీయం తృతీయమభిపర్యావర్తాద్ అభిపర్యావర్తాద్ధి అభిపర్యావర్తాదిత్యభిపర్యావర్తాద్ అవిభేద్యత్ యత్పృథివ్యాం పృథివ్యాం తృతీయం తృతీయమాసీత్ ఆసీత్తేన తేనేంద్ర ఇంద్రవజ్రం వజ్రముద్ ఉదయచ్చత్ అయచ్చద్విష్ణోనుస్థితః విష్ణోనుస్థితః సః విష్ణోనుస్థిత ఇది విష్ణో అనుస్థితః సోఅబ్రవీత్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హారస్తి అస్తి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్ తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి ఇది తత్ తదస్మై అస్మై ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తత్ ప్రతి ప్రత్యగృహ్ణాద్ గృహ్ణాదధాహ రథామా మేతి ఇది తత్ తద్విష్ణవే విష్ణవేతి అధిప్ర ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తద్విష్ణుః విష్ణుః ప్రతి ప్రత్యగృహ్ణాద్ గృహ్ణాదస్మాసు అస్మాసింద్ర ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దధాత్మితి ఇది యత్ యదంతరిక్షే అంతరిక్షే తృతీయం తృతీయమాసీత్ ఆసీత్తేన తేనేంద్ర ఇంద్రో వజ్రం వజ్రముద్ ఉదయచ్చత్ అయచ్చద్విష్ణునుస్థితః విష్ణునుస్థితః సః విష్ణునుస్థిత ఇది విష్ణో అనుస్థితః సోఅబ్రవీత్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హారస్తి అస్తి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్ తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి ఇది తత్ తదస్మై అస్మై ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తత్ప్రతి ప్రత్యగృహ్ణాద్ గృహ్ణాద్భిః నిర్మా మాధాః అధా ఇది తత్ తద్విష్ణవే విష్ణవేతి అభిప్ర ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తద్విష్ణుః విష్ణుః ప్రతి ప్రత్యగృహ్ణాద్ గృహ్ణాదస్మాసు అస్మాసింద్ర ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దధాప్యతి ఇది యత్ యద్దివి దివి తృతీయం తృతీయమాసీత్ ఆసీత్తేన తేనేంద్ర ఇంద్రో వజ్రం వజ్రముత్ ఉదయచ్చత్ అయచ్చద్విష్ణోనుస్థితః విష్ణోనుస్థితః సః విష్ణోనుస్థిత ఇది విష్ణో అనుస్థితః సోఅబ్రవీత్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హార్యేణ ఏనాహం అహమిదం ఇదమస్మి అస్మిదత్ తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి ఇది ఇత్యబ్రవీద్ అబ్రవీన్ సంధాం సంధాంతో సంధామితి సంధాం తు సం సందధావహి దధావహి త్వాం త్వామేవ ఏవ ప్రవిశామి ఇశామీతి ఇది యత్ యన్మాం మాం ప్రవిశేః ప్రవిశేః కిం ప్రవిశేరిది ప్రావిశేః కిం మా భుంజ్యాః భుంజా ఇది ఇత్యబ్రవీద్ అబ్రవీత్ త్వాం త్వామేవ ఏవేంధీయ ఇంధీయ తవ తవ భోగాయ భోగాయ త్వాం త్వాం ప్రవిషేయం విషేదమితి ఇత్యబ్రవీత్ అబ్రవీత్తం తం వృత్రః వృత్రః ప్రావిశత్ అవిశదుదరం ఉదరం వై వై వృత్రః వృత్రః క్షత్ క్షుత్ ఖలు ఖలు వై వై మనుష్యస్య మనుష్యస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యోయః ఏవం ఏవం వేద వేద హంతి హంతి క్షుధం క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యం తత్ తదస్మై అస్మై ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తత్ప్రతి ప్రత్యగృహ్ణాద్ అగృహ్ణాత్రిః తృణ్మా మాధాః అధా ఇది తత్ తద్విష్ణవే విష్ణవేతి అతిప్ర ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తద్విష్ణుః విష్ణుః ప్రతి ప్రత్యగృహ్ణాద్ అగృహ్ణాదస్మాసు అస్మాస్మింద్ర ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దధాద్విది ఇది యత్ యత్రిః త్రిః ప్రాయచ్ఛత్ అయచ్ఛత్రిః త్రిః ప్రత్యగృహ్ణాద్ ప్రత్యగృహ్ణాత్ ప్రత్యగృహ్ణాదితి ప్రతి అగృహ్ణాద్ తత్రిధాతోః త్రిధాతోస్త్రిధాతుత్వం త్రిధాతోరిది త్రిధాతోః త్రిధాతుత్వం యత్ త్రిధాతుత్వమిది త్రిధాతుత్వం యద్విష్ణుః విష్ణురన్వతిష్ఠత అన్వతిష్ఠత విష్ణవే అన్వతిష్ఠతేద్యో అతిష్ఠత విష్ణవేతి అభిప్ర ప్రాయచ్ఛత్ అయచ్చద్ తస్మాదైంద్రావైష్ణవం ఐంద్రావైష్ణవగం హరిః ఐంద్రావైష్ణవమిత్యైంద్రావైష్ణవం హరిర్భవతి భవతి యత్ యద్వై వా ఇదం ఇదం కిం కించ చ తత్ తదస్మై అస్మై తత్ ప్రాయచ్ఛత్ అయచ్చదృజః ఋజః సామాని సామాని యజోగుంషి యజోగుంషి సహస్రం సహస్రం వై వా అస్మై అస్మై తత్ ప్రాయచ్ఛత్ అయచ్చత్తస్మాత్ తస్మాత్ సహస్రదక్షిణం సహస్రదక్షిణమితి సహస్రాదక్షిణం దేవా వై వైరాజన్యాత్ రాజన్యాజ్జాయమానాత్ జాయమానాద్ అభిభయో అభిభయస్తం తమంత అంతరేవ ఏ సంతం సంతం దాంనా దాంనాత అపౌంభన్ ఔంభన్ సహ స వై వాషోపోబ్ధ అపోబ్ధో జాయతే అపోబ్ధైత్యపోబ్ధ జాయతే యత్ యద్రాజన్య రాజన్యో యత్ యద్వై వాష ఏషోనపోబ్ధ అనపోబ్ధో జాయేత అనపోబ్ధైత్యనపోబ్ధ జాయేత వృత్రాన్ వృత్రాన్ ఘన్ ఘనగ్యశ్చరేత్ చరేద్యం యం కామయేత కామయేత రాజన్యం రాజన్యమనపోబ్ధ అనపోబ్ధో జాయేత అనపోబ్ధైత్యనపోబ్ధ జాయేత వృత్రాన్ వృత్రాన్ ఘన్ ఘనగ్యశ్చరేత్ చరేదితి ఇది తస్మై తస్మాదం ఏతమైంద్రావారిహస్పత్యం ఐంద్రావారిహస్పత్యం చరం ఐంద్రావారిహస్పత్యమిైంద్రావారిహస్పత్యం చరం నిర్వపేద్ అపేదైంద్ర ఐంద్రో వై వైరాజన్య రాజన్యో బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణివ ఏనం ఏనం దాంన దాంనోపోంభనాద్ అపోంభనాన్ ముంచతి అపోంభనాదిత్యపంభనాద్ ముంచతి హిరణ్మయం హిరణ్మయం దామ దామ దక్షిణ దక్షిణ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏనం ఏనం దాంన దాంనోపోంభనాద్ అపోంభనాన్ ముంచతి అపోంభనాదిత్యపంభనాద్ ముంచతీతి ముంచతి నవో నవో భవతి నవో నవ ఇది నవ నవ భవతి జాయమాన జాయమానోన్హా అన్హాం కేతు కేతుషసా ఉషసామేతి ఏత్యగ్రే అగ్రహిత్యగ్రే భాగం దేవేభ్య దేవేభ్యో విదధాతి దాత్యాయన్ ఆయన్ ప్ర ఆయన్నిత్యాయన్ ప్రచంద్రమాహ చంద్రమాస్తిరతి తిరతి దీర్ఘం దీర్ఘమాయు ఆయురిత్యాయు యమాదిత్యా ఆదిత్యాఘుంశం అఘుంశమాప్యాయంతి ఆప్యాయంతి ఆప్యాయంతీత్యాప్యాయంతి యమక్షితం అక్షితమక్షితయ అక్షితయ పిబంతి పిబంతీతి పిబంతి తేన నో రాజా రాజా వరుణ వరుణ బృహస్పతి బృహస్పతిరా ఆప్యాయంతు ప్యాయంతు భువనస్య భువనస్య గోపా గోపాయిగోపా రాజ్యాన్ దిశి దిశి త్వం తమింద్ర ఇంద్రాసి అసి రాజా రాజోత ఉతోదీచ్యాం ఉదీచ్యాం వృత్రహన్ వృత్రహన్ వృత్ర వృత్రహన్నితి వృత్రహన్ వృత్రహాసి వృత్రహేతి వృత్రా అసీత్యసి ఎత్రయంతి యంతి శ్రోత్యా శ్రోత్యాస్తత్ తర్జితం జితం దే తే దక్షిణత దక్షిణతో వృషభ వృషభ ఏధి ఏధి హవ్య హవ్య ఇది హవ్య ఇంద్రో జయాతి జయాతి న పరా పరాజయాతై యజాతాధిరాజ అధిరాజో రాజసు అధిరాజ ఇత్యధిరాజ రాజసు రాజయాతి రాజస్విధి రాజాసు రాజయాతీతి రాజయాతి విశ్వాహి భూయాః భూయాః పృతనాః పృతనా అభిష్టీ అభిష్టీరుపసద్య ఉపసద్యో నమస్యః ఉపసద్య ఇత్యుపాసద్యః నమస్యో యథా యథా సత్ అసదిత్యసత్ అస్యేత్ ఇదేవ ఏవ ప్రవిరిచే రిరిచే మహిత్వం మహిత్వం దివః మహిత్వమితి మహిత్వం ఇవః పృథివ్యాః పృథివ్యాః పరి పర్యంతరిక్షాత్ అంతరిక్షాదిత్యంతరిక్షాత్ స్వరాడింద్రః స్వరాడితి స్వరాడ్ ఇంద్రోదమే దమ ఆ విశ్వగోర్తః విశ్వగోర్త స్వరిః విశ్వగోర్త ఇది విశ్వగోర్తః స్వరిరమత్రః అమత్రోపవక్షే అపవక్షే రణాయ రణాయేతి రణాయ అభిత్వా త్వాశూర శూరణో నుమః నో నుమోరుద్ధాః అరుద్ధా ఇవ ఇవ ధేనవః ధేనవ ఇది ధేనవః ఈశానమస్య అస్య జగతః జగతః సువర్దృశం సువర్దృశమీశానమ సువర్దృశమితి సుమహాదృశం ఈశానమింద్ర ఇంద్రతస్థుషః తస్థుష ఇది తస్థుషః త్వామిద్ ఇద్ధి హి హవామహే హవామహే సాతా సాతా వాజస్య వాజస్య కారవః కారవ ఇది కారవః త్వాం వృత్రేషు వృత్రేష్ింద్ర ఇంద్ర సత్పతిం సత్పతిం నర సత్పతిమితి సత్పతిం నరస్త్వాం త్వాం కాష్ఠాసు కాష్ఠాస్వర్వతః అర్వత ఇత్యర్వతః యద్యావః ద్యావ ఇంద్ర ఇంద్రతేః తే శతం శతకం శతం శతం భూమీ భూమిరుత ఉత స్యుః స్యురితి స్యుః తత్వా త్వావజ్రిన్ వజ్రిన్ సహస్రం సహస్రగం సూర్యాః సూర్యాను అనున న జాతం జాతమష్ట అష్టరోదసీ రోదసీ ఇతి రోదసీ పివా సోమం సోమమింద్ర ఇంద్రమందతు మందతు త్వా త్వాయం కన్యమే తే సుషావ సుషావ హర్యశ్వ హర్యశ్వాద్రిః హర్యశ్వేతి హరి అశ్వ అద్రిరిత్యద్రిః సోదుర్బాహుభ్యాం బాహుభ్యాం సుయతః బాహుభ్యామి బాహుభ్యాం సుయతో న సుయత ఇది సూయతః నార్వా అర్వేత్యర్వా రేవతీర్ణః అసధమాదః సధమాద ఇంద్రే సధమాద ఇది సధమాదః ఇంద్రే సంతు సంతు తువివాజాః తువివాజా ఇది తువివాజాః క్షుమంతో జాభిః యాభిర్మదేమ మదేమేతి మదేమ ఉదగ్నే అగ్నే శుచయః శుచయస్తవ తవరి ఇజ్యోతిషా జ్యోతిషోత్ ఉదు ఉత్యం యంజాతవేదసం జాతవేదసం సప్త జాతవేదసమితి జాతవేదసం సప్తత్వా త్వా హరితః హరితో రథే రథే వహంతి వహంతి దేవ దేవసూర్య సూర్యేతి సూర్య శోచిష్కేశం విచక్షణ శోచిష్కేశమితి శోచి కేశం విచక్షణేతి విచక్షణ చిత్రం దేవానాం దేవానాముత్ ఉదగాత్ అగాదనీకం అనేకం చక్షుః చక్షుర్మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యాగ్నేః అగ్నేరిత్యగ్నేః ఆప్రాహ అప్రాద్యావా పృథివీ యావా పృథివీ అంతరిక్షం యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరిక్షకం సూర్యః సూర్య ఆత్మా ఆత్మా జగతః జగతస్తస్థుషః తస్థుషశ్చ చేతి చ విశ్వే దేవాః దేవా ఋతావృధః ఋతావృధ ఋతుభిః ఋతావృధ ఇత్రితావృధః ఋతుభిర్హవనశ్రుతః ఋతుభిరిత్రుతోభిః హవనశ్రుత ఇది హవనశ్రుతః విషంభాం యుజ్యం యుజ్యం పయః పయ ఇది పయః విశ్వే దేవాః దేవా శృణుత శృణుతేమం ఇమగం హవం హవం మే మే యే అంతరిక్షే అంతరిక్షే యే య ఉప ఉపద్యవి యేష్ట స్థేతి స్థ యే అగ్నిజిహ్వాః అగ్నిజిహ్వా ఉత అగ్నిజిహ్వా ఇత్యగ్నిజిహ్వాః ఉతవా వా ఇజత్రాః ఇజత్రా ఆసద్య ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యాసద్య అస్మిన్ బర్హిషి బర్హిషి మాదయధ్వం మాదయధ్వమితి మాదయధ్వం ద్వితీయకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.